అథర్వణ వేదాంతర్గత 20 సీతోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తిత్రయం యద్భావసాధనం తద్బ్రహ్మసత్తాసామాన్యం సీతాతత్వముపాస్మహే శ్లో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావసాధనం తద్బ్రహ్మసత్తాసామాన్యం సీతాతత్వం ఉపాస్మహే. తత్వజ్ఞానార్థులు తమ ఉపకరణములుగా ఇచ్ఛాజ్ఞాన క్రియాత్రయీ శక్తులను ఏకముచేసి ఈ భావన సిద్ధించుకోవటానికే ఎక్కుబెట్టుచున్నారు. అట్టి సర్వత్రా సమస్వరూపమై యున్న బ్రహ్మతత్వమగు సీతాతత్వమును ఆరాధనాపూర్వకంగా ఉపాసిస్తున్నాము. దేవా హవై ప్రజాపతిమబ్రువన్క సీతా కిం రూపమితి మం శ్లో 1. ఓం దేవా హవై ప్రజాపతిం అబ్రువన్ కా సీతా కిం రూపం ఇతి. ఒక సందర్భములో దేవతలు బ్రహ్మలోకము ప్రవేశించినవారే బ్రహ్మదేవునికి నమస్కరించి ఈ విధంగా అడుగసాగారు. పితామహ ప్రజాపతి, సీత అనగా ఎవరు? సీతాదేవి యొక్క దివ్యరూపము ఎట్టిది? సహోవాచ ప్రజాపతయః సా సీతేతి. సహోవాచ ప్రజాపతయః సా సీతా ఇతి. అప్పుడు ప్రజాపతి సీతా తత్వము గురించి ఈ విధంగా వివరిస్తూ బోధించసాగారు. మూల ప్రకృతరుపత్వాత్స సీతా ప్రకృతః స్మృతా. ప్రణవ ప్రకృతరుపత్వాత్స సీతా ప్రకృతిరుచ్యతే. సీతా ఇతి త్రివణాత్మా సాక్షాన్మాయమయీ భవేత్. 2. మూల ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతః స్మృతా. ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతః ఉచ్యతే. సీతా ఇతి త్రివణాత్మ సాక్షాత్ మాయామయీ భవేత్. ప్రజాపతి బ్రహ్మదేవుడు బిడ్డలారా, వినండి. సీతాదేవి మూల ప్రకృతి అయి ఈ ఎదురుగా గల సమస్త దృశ్య రూపము దాల్చుచున్నది. అందుచేత ప్రకృతియే సీతాదేవి అని చెప్పబడుతోంది కూడా. ప్రణవము యొక్క ప్రకృతి రూపమే సీత. అందుచేత సీతయే ప్రకృతి రూపము అనబడుతోంది. సీతే త్రివణాత్మకమై సత్వరజోతమో త్రిగుణాత్మకమై సాక్షాత్ మాయాస్వరూపిణిగా విరాజిల్లుచున్నది. సా ఈతా ఇతి త్రివణాత్మిక. విష్ణః ప్రపంచబీజం చ మాయా ఈకార ఉచ్యతే. సకారః సత్యమమృతం ప్రాప్త్యః సోమశ్చ కీర్త్యతే. విష్ణః ప్రపంచబీజం చ మాయా ఈకార ఉచ్యతే. సకారః సత్యం అమృతం ప్రాప్తః సోమశ్చ కీర్త్యతే పరికీర్త్యతే. సీత సా ఈ ఈతలోని ఈకారము విష్ణుతత్వము. ప్రపంచమునకు బీజము కాబట్టి మాయా అని కూడా అనబడుతోంది. సకారము సత్యము అమృతము అగు ఆత్మతత్వానుభవమునకు సంజ్ఞ సోమ అని కూడా కీర్తించబడుతోంది. తకారస్తారలక్ష్మ్యా చ వైరాజః ప్రస్తరః స్మృతః. తకారః తారలక్ష్మ్యా చ వైరాజః ప్రస్తరః స్మృతః. తకారము తార తరింపజేయనది. లక్ష్మీతత్వముగా సమస్త బాహ్య దృశ్య సంపదగా విరాజమానము. ఈకారూపిణి సోమామూతావేవ దివ్యాలంకారశ్రమౌక్తిక ద్యాభరణలంకృత. ఈకారూపిణి సోమ అమూతావేవ దేవి. ఈకారము ఈకారూపిణి సోమ చంద్ర రూపిణి. అమృతమగు మూత మార్పు స్వభావము లేనట్టి దేవి రూపము. అలంకార శ్రన్ మౌక్తికాది ఆభరణ అలంకృత. మౌక్తికము ముత్యము మొదలైన ఆభరణములచే అలంకరించబడినట్టి సాకార సాలంకృత రూపము. మహామాయావ్యక్తరూపిణి వ్యక్తా భవతి. మహామాయా అవ్యక్తరూపిణి అవ్యక్తా భవతి. మహామాయ స్వతహగానే ఎల్లప్పటికీ అవ్యక్తగా ఉంటూనే ఈ సమస్తమును వ్యక్తీకరించునది గాగుచున్నది. వ్యక్తీకరణమంతా తానే అయి ఉంటున్నది కూడా. ప్రథమా శబ్దబ్రహ్మమయీ స్వాధ్యాయకాలే ప్రసన్న ఉద్భావనకరీ సాత్మిక. 1. ప్రథమా శబ్దబ్రహ్మమయీ స్వాధ్యాయకాలే ప్రసన్న ఉద్భావనకరీ సాత్మిక. 1. శబ్దబ్రహ్మరూపము మూల ప్రకృతి అగు సీతాదేవి యొక్క మహామాయ మొదట రూపము శబ్దబ్రహ్మమయీ రూపము. అట్టి శబ్దబ్రహ్మరూపంతో స్వాధ్యాయనము వేదాధ్యయనము చేయుచోట ప్రసన్న రూపిణి అయి ఉంటుంది. ఉత్తమ ఉన్నత భావాలు కలుగజేస్తూ ఉంటుంది. ద్వితీయ భూతలే హలాగ్రే సముత్పన్న. 2. ద్వితీయ భూతలే హలాగ్రే సముత్పన్న. రెండు, ఆ సీతాదేవి యొక్క రెండవ మాయారూపము నాగలి యొక్క చివరి స్పర్శచే జనకుని భూమిలో లభించిన భూమిజారూపము. తృతీయ, ఈకారరూపిణి అవ్యక్తస్వరూప భవతీతి సీత. మూడు, తృతీయ ఈకారరూపిణి అవ్యక్తస్వరూప భవతీతి సీత. మూడు, మూడవ రూపము జగత్తంతా తన వ్యక్తీకరణమే అయి ఉన్నట్టి తన యొక్క అవ్యక్త రూపము. ఇతిదాహరంతి సౌనకీయే శ్రీరామ సాన్నిధ్యవస జగదానందకారిణి. ఇతి ఉదాహరంతి సౌనకీయే శ్రీరామ సాన్నిధ్యవసాత్ జగదానందకారిణి. ఈ విధమైన సీతామాత యొక్క త్రివిధ మాయారూపము సౌనకీయము. సౌనకీ తంత్రములో చెప్పబడింది. అయితే అట్టి మహామాయాస్వరూపిణి శ్రీరామచంద్రుని సాన్నిధ్యవసంచేత సారూప్యము పొంది జగదానందకారిణి అగుచున్నది. ఉత్పత్తిస్థితి సంహారకారిణి సర్వదేహిన సీతాభగవతి జ్ఞేయ మూల ప్రకృతి సంజ్ఞిత ప్రణవత్వ ప్రకృతి వదంతి బ్రహ్మవాదినైతి. ఉత్పత్తి స్థితి సంహారకారిణి సర్వదేహినాం సీతా భగవతి జ్ఞేయ మూల ప్రకృతి సంజ్ఞిత ప్రణవత్వాత్ ప్రకృతయః ఇతి వదంతి బ్రహ్మవాదినైతి. ఈ సీత ఏ మూల ప్రకృతి అని సంజ్ఞాపూర్వకంగా చెప్పబడుచు. ఒకటి, సమస్తమునకు ఉత్పత్తి స్థితిలయ కారణి అయి ఉంటున్నది. రెండు, సమస్త దేహములలో ఆయి దేహరూపిగా టూ సర్వమును ఎరుకచే వెలిగించున్నది భగవతి. త్రీ, ఎరుగబడు సమస్తముగా కూడా వెలయిచున్నది సీత ప్రణవస్వరూపిణి. మూల ప్రకృతి రూపిణియే సీత అని బ్రహ్మవేత్తల ప్రవచనము. అథాతో బ్రహ్మజిజ్ఞాసేతీచ సా సర్వవేదమయీ సర్వదేవమయీ సర్వలోకమయీ సర్వకీర్తిమయీ సర్వధర్మమయీ సర్వాధారకార్యకారణమీ. అథాతో బ్రహ్మజిజ్ఞాసా ఇతి చ సా సర్వవేదమయీ సర్వదేవమయీ సర్వలోకమయీ సర్వకీర్తిమయీ సర్వమయీ సర్వధర్మమయీ సర్వాధారకార్యకారణమయీ. ఆ దేవి జీవులలోని బ్రహ్మసూత్రముల ప్రారంభసూత్రము అయినట్టి బ్రహ్మజిజ్ఞాస సమస్తము అయి ఉన్న స్వరూపము గురించిన జిజ్ఞాస స్వరూపిణి అని కూడా అనబడుతోంది. ఆ దేవాదిదేవి త్రిజగన్మాత ఇంకా ఎట్టి మహిమ కలిగి ఉన్నదంటే ఆ సీతామాతయే. తెలియబడేదంతా తానే అయి ఉన్నట్టిది. చతుర్వేదములలో ఉపాస్య వస్తువు ఆ దేవియే. అందుచేత సర్వవేదమయీ సమస్త దేవతలు తన విస్తరిత స్వరూపమే కాబట్టి సర్వదేవమయీ. సమస్త లోకములు ఆ జననీ యొక్క అవలోకన చమత్కారమే కనుక సర్వలోకమయీ. అవలోకన విశేషమితి లోకం. సీతాదేవి మూల ప్రకృతి స్వరూపిణి. ఇంకా కూడా సర్వకీర్తిమయీ సర్వమయీ సర్వధర్మమయీ మహాలక్ష్మి త్రిదేవేశస్య భిన్నాభిన్న రూప చేతనచేతనాత్మిక. మహాలక్ష్మీయః దేవేశస్య భిన్నంభిన్న రూప చేతనచేతనాత్మిక. ఈ సీతామాతయే మహాలక్ష్మి మొదలైన దేవతా స్త్రీలందరికీ భిన్న స్వరూపము అభిన్న స్వరూపము కూడా. సమస్తమునకు పరము సమస్తము తానే. ఆ తల్లి చేతనచేతనాత్మిక. కదలినది మరియు సమస్తమైన కదలికలు తనవై తాను మాత్రం కదలనిది. బ్రహ్మస్థావరాత్మ తద్గుణకర్మ విభాగభేదాచ్చరీరూప. బ్రహ్మస్థావరాత్మ తద్గుణకర్మ విభాగభేదాత్ శరీరరూప. బ్రహ్మదేవుని నుండి స్థావరము వరకు ఆత్మస్వరూపిణియే ఆ దేవి. తన యొక్క గుణకర్మ విభాగభేదంచేత ఈ సమస్త శరీరములు ధరిస్తూ ఉన్నది. దేవర్షి మనుష్య గంధర్వరూప అసుర రాక్షసభూత ప్రేత పిశాచ్ భూతాదభూత శరీరూప. దేవర్షి మనుష్య గంధర్వరూప అసుర రాక్షస భూత ప్రేత పిశాచ భూతాది భూత శరీరరూప. ఆ మాతయే దేవ రోషి మనుష్య గంధర్వ స్వరూపిణి కూడా. అసురుల రాక్షసుల భూత ప్రేత పిశాచముల ప్రదర్శనమంతా ఆ సీతామాతకు చెందినదే. ఆకాశవాయగ్నిజల పృథివీ అనే మహాపంచభూతములకు ఆది స్థానము, జనన స్థానము. పాంచభౌతికమైన సమస్త భౌతిక నామరూపములు ఆ సీతాదేవి శక్తి విన్యాస ప్రదర్శనములే. భూతేంద్రియమన ప్రాణరూపేతి చ విజ్ఞాయతే భూతేంద్రియ మనః ప్రాణరుపేతీచ విజ్ఞాయతే. ఆ దేవియే పంచభూత పంచకర్మేంద్రియ పంచజ్ఞానేంద్రియ పంచప్రాణరూపిణిగా వెలయచు తెలియబడుచున్నది. సా దేవి త్రివిధ భవతి శక్త్యాసన ఇచ్ఛాశక్త్యః క్రియాశక్త్యః సాక్షాచ్చక్తిరితి. శక్త్యాత్మన త్రివిధం భవతి, మూడు సా దేవి త్రివిధ భవతి శక్త్యాత్మన. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సాక్షాత్ శక్త్యః ఇతి. ఆ సీతాదేవి త్రిశక్త్యాత్మిక, తన శక్తితో మూడు విధములుగా సంప్రదర్శనమవుతోంది. ఒకటి ఇచ్ఛాశక్తి, రెండు క్రియాశక్తి, మూడు సాక్షాత్ శక్తి. ఇచ్ఛాశక్తిస్త్రివిధ భవతి. శ్రీభూమనీలాత్మిక భద్రరూపిణి ప్రభావరూపిణి సోమసూర్యాగ్నిరూపా భవతి. ఇచ్ఛాశక్త్యః త్రివిధ భవతి. శ్రీభూమినీలాత్మిక భద్రరూపిణి ప్రభావరూపిణి సోమసూర్య అగ్నిరూపా భవతి. ఇచ్ఛాశక్తి మూడు విధములుగా శ్రీ భూమి నీలాత్మిక భద్రరూపిణి ప్రభావరూపిణి సోమసూర్య అగ్ని రూపాత్మిక అయి ఉంటోంది. సోమాత్మిక ఔషధీనాం ప్రభవతి, సోమాత్మికాషధీనాం ప్రభవతి. సీతాదేవి యొక్క ఇచ్ఛాశక్తియే సోమాత్మిక చంద్రాత్మ అయి భూమిపై ఔషధులుగా ప్రభవిస్తోంది. కల్పవృక్ష పుష్పఫలలతాగుల్మాత్మిక ఔషధభేషజాత్మిక అమృతరూపా దేవానాం మహస్తోమ ఫలప్రద. కల్పవృక్ష పుష్ప ఫల లతా గుల్మాత్మిక ఔషధభేషజాత్మిక అమృతరూప దేవానాం మహస్తోమ ఫలప్రద. కల్పవృక్షముగాను పుష్ప ఫల లతా గుల్మాత్మికముల పొద రూపములుగాను ఔషధ ప్రదర్శనాత్మికగాను అమృతరూపమై వెలయిచున్నది. దేవతలకు మహస్తోమ ఫలము యజ్ఞఫలము అందింపజేయుచున్నది. అమృతేన తృప్తిం జనయంతి దేవానామన్నేన పశూనాం తృణేన తత్తజ్జీవానాం. అమృతేన తృప్తిం జనేతి దేవానాం అన్నేన మనుష్యానాం పశూనాం తృణేన తత్తజ్జీవానాం. దేవతలకు అమృతమును, మానవులకు అన్నమును, పశువులకు గడ్డి, ఆయా జీవులకు ఆయా ఆహారములు అందించున్నది జగజ్జననేగు సీతాదేవియే. సూర్యాదిశకల్భువన ప్రకాశిని దివాచ రాత్ర్యః కాలకలానిమేషమారభ్య ఘటికాష్టయమదివస వార రాత్రిభేదేన పక్షమాసత్వయం సంవత్సరభేదేన మనుష్యానం శతాయుః కల్పనయ ప్రకాశమాన. నాలుగు సూర్యాత్మిక సూర్యాది సకల భువన ప్రకాశిని, సూర్యగోళము మొదలగు సమస్త భువనములను ప్రకాశింపజేయునది ఆ మూల ప్రకృతి రూపిణియే. దివాచరాత్ర్యః కాలకలానిమేషం ఆరభ్య ఘటిక అష్టయమ దివసవార రాత్రి భేదేన పక్ష మాస ఋతు అయిన సంవత్సర భేదేన మనుష్యానాం శతాయుః కల్పనయ ప్రకాశమాన. సీతాశక్తి కాలస్వరూపిణి అయి విరాజిల్లుచున్నది. రాత్రింబవళ్ల రూపమున కాలమును ప్రదర్శిస్తున్నది. కాలరూపముతో కళానిమేషము ఫ్రాక్సన్ ఓఫ్ అ మినిట్ మొదలుకొని ఘటిక అష్టయమము ఎనిమిది జాముల దినము దివసము డే వారము వీక్ రాత్రింపగళ్ల భేదంతో పక్ష మాస ఋతు ఉత్తరాయణ దక్షిణాయన సంవత్సర భేదములతో శత సంవత్సర కల్పన సెంచరీ గా ప్రకాశించుచున్నది. చిరక్షిప్రవ్యపదేశేన నిమేషమారభ్య పరార్ధపర్యంతం కాలచక్రం జగచ్చక్రమిత్యాది ప్రకారేణ చక్రవత్పరివర్తమాన సర్వస్యేతస్యేవ కాలస్య విభాగవిశేషాః ప్రకాశరూపాః కాలరూపా భవంతి. చిరక్షిప్రవ్యపదేశేన నిమేషం ఆరభ్య పరార్ధపర్యంతం కాలచక్రం జగచ్చక్రం ఇత్యాది ప్రకారేణ చక్రవత్పరివర్తమాన సర్వస్యేతస్యేవ కాలస్య విభాగవిశేషాః ప్రకాశరూపాః కాలరూపా భవంతి. ఆ దేవియే కాలరూపాః ప్రకాశరూపాః చిర లాంగ్ టైమ్ క్షిప్ర ఇమ్మీడియట్ షార్ట్ టైమ్ రూపముగా నిమేషము నుండి ఫ్రోమ్ ద పౌంట్ ఆఫ్ ఐ లాప్ టైమ్ పదార్థము మాటర్ పర్యంతము కాలచక్రమును జగచ్చక్రమును త్రిప్పుచు తన యొక్క సమస్త పదార్థ విభాగ విశేషములుగా ప్రకాశరూపా అయి కాలరూపంగా విద్యమానమై ఉన్నది. అగ్నిరూప అన్నపానాది ప్రాణిన క్షుత్తృష్ణాత్మిక ఐదు అగ్నిరూప అన్నపానాది ప్రాణినాం క్షుత్తృషాణాత్మిక. ఆ సీతాభగవతి తన యొక్క దివ్యచైతన్య తత్వస్వరూపముతో విశ్వమంతా అగ్నితేజోరూపమై విరాజిల్లుచున్నది. దేహములో జఠరాగ్ని రూపముగా ఉండి జీవులకు ఆకలి దాహము కలిగించటము, వైశ్వానర రూపముతో చతుర్విధ అన్నములను పచనము చేయటము, శక్తిగా మరల్చి శరీరమంతా శక్తివంతము చేయటము నిర్వర్తించుచున్నది. దేవానాం ముఖరూప వనౌషధీన శీతోష్ణరూప కాష్ఠేష్వంతర్బహిశ్చ నిత్యానిత్యరూప భవతి. దేవానాం ముఖరూప వనౌషధీనాం శీతోష్ణరూప కాష్ఠేషు అంతః బహిశ్చ అంతర్బహిశ్చ నిత్య అనిత్య రూపా భవతి. సమస్త దేవతల ముఖరూప తేజస్సు తానే అయి ఉంటోంది. వన ఔషధములలో శీతోష్ణరూపిణిగా ఉన్నది. కాష్ఠము దేహము యొక్క లోపల బయట రూపము తానే అయి ఉన్నది. సమస్త జీవులలోని నిత్యనిత్య రూపము తానే. ఈ విధంగా మూల ప్రకృతి స్వరూపిణిగా తానే సమస్తము అయి ఉంటోంది. శ్రీదేవి త్రివిధం రూపం కృత్వా భగవత్సంకల్పాను గుణ్యేన లోకరక్షణార్థం రూపం ధారయతి. శ్రీరితి లక్ష్మీరితి లక్ష్యమాణా భవతీతి విజ్ఞాయతే. శ్రీదేవి త్రివిధం ఆరు. శ్రీదేవి త్రివిధం రూపం కృత్వా భగవత్సంకల్పానుగుణ్యేన లోకరక్షణార్థం రూపం ధారయతి. శ్రీయః ఇతి లక్ష్మీయః ఇతి లక్ష్యమాణా భవతి ఇతి విజ్ఞాయతే. ఆ శ్రీదేవి ప్రకృతి స్వరూపిణిగా భగవత్సంకల్పానుసారంగా లోక సంరక్షణార్థము మూడు విధములైన రూపములను ధారణ చేస్తోంది. ఒకటి శ్రీ ఇతి, రెండు లక్ష్మీ ఇతి, మూడు లక్ష్యమాణ ఇతి. లక్షించబడినదిగా ఈ మూడు రూపములుగా తెలియబడుతోంది. భూదేవి ససాగరాంభ సప్తద్వీపా వసుంధరా భూరాదిచతుర్దశ భువనాన మాధారాధేయా ప్రణవాత్మికా భవతి. భూదేవి సప్తసాగరాంభ సప్తద్వీపా వసుంధరా భూః ఆదిచతుర్దశ భువనానాం ఆధార ఆధేయాం ప్రణవాత్మికా భవతి. సీతాదేవియే భూదేవిగా హిందూ, అరేబియా, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ మొదలైన సప్త సముద్రములతోనూ జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, సౌక, పుష్కర అనబడే సప్త ద్వీపములతోనూ వసుంధర అయి వెలయిచున్నది. నీలాచ ముఖాత్ విద్యున్మాలిని సర్వౌషధీనాం సర్వప్రాణినాం పోషణార్థం సర్వరూపా భవతి. నీలాచ ముఖ విద్యున్మాని లి నీ సర్వ ఔషధీనాం సర్వప్రాణినాం పోషణార్థం సర్వరూపా భవతి. నీలాదేవిగా ముఖ విద్యుత్మానిని ఉష్ణశక్తి తేజోరూపిణి అయి భూమిలో సర్వాషధ ఓజో రూపిణిగాను భూమిపై సర్వప్రాణుల తేజో రూపంగాను అగుచున్నది. సర్వప్రాణులకు తల్లి అయి అట్టి సర్వజీవుల పోషణార్థము సర్వరూప అయి భూమి లోపల బయట కూడా ప్రదర్శనమవుతోంది. సమస్త భువనస్యాధో భాగే జలాకారాత్మిక మండుకమయతి భువనాధారేతి విజ్ఞాయతే. సమస్త భువనస్య అధోభాగే జలాకారాత్మిక మండుకమయీ ఇతి భువనాధార ఇతి విజ్ఞాయతే. ఇంకా కూడా ఆ శ్రీదేవి అగు సీతాదేవియే సమస్త భువనముల అధోభాగంలో జలదేవతగా ప్రదర్శనమగుచున్నది. జలాకారాత్మికగా అయి సమస్త జీవుల జీవనాధార అగుచున్నది. మండుకమయ కప్ప రూపంగా సమస్త భువనమునకు ఆధారమై వెలయిచున్నది. క్రియాశక్తిస్వరూపం హరేర్ముఖాన్నాద తన్నాదాద్ బిందు బిందోరోంకారః ఓంకారాత్పరతో రామ వైఖానస పర్వతః తత్పర్వతే కర్మజ్ఞానమీభిర్బహుశాఖా భవంతి. ఏడు క్రియాశక్తిస్వరూపం హరేః ముఖాత్ నాదః తత్నాదాత్ బిందుః బిందూ ఓంకార ఓంకారాత్ పరతో రామ వైఖానస పర్వతః తత్పర్వతే కర్మ జ్ఞానమయిభ్యః బహుశాఖ భవంతి. క్రియాశక్తి ఆ దేవి యొక్క క్రియాశక్తి రూపము గురించి ఇంకా శ్రీహరి ముఖము నుండి నాదము జనిస్తోంది. ఆ నాదము నుండి బిందువు, ఆ బిందువు నుండి ఓంకారము ప్రణవము. అట్టి ఓంకారము యొక్క చివరగా అర్ధమాత్ర రామవైఖానస పర్వతము అర్చన. అట్టి రామ కేవలాత్మస్వరూప వైఖానస ఉపాసన పర్వతము నుండి కర్మజ్ఞానమయములైన అనేక శాఖ ఉపశాఖలు గల వృక్షజాలములు. తత్ర త్రయమయం శాస్త్రమాద్యం సర్వార్థదర్శనం ఋగ్యజసమరూపత్వాత్రయితి పరికీర్తిత కార్యసిద్ధేన చతుర్ధా పరికీర్తిత. తత్ర త్రయమయం శాస్త్రమాద్యం సర్వార్థ దర్శనం. రోక్ యజహ సామరూపత్వాత్ త్రయీ ఇతి పరికీర్తిత, హేతునా కార్యసిద్ధేన చతుర్థా పరికీర్తిత. అక్కడ నుండి త్రయమేములైనట్టి రుక్సామ యజుర్వేదము లనబడే శాస్త్రశాస్త్రార్థములు తద్వారా సర్వార్థదర్శనములు ఏర్పడుచున్నాయి. శబ్దము నుండి వైఖరి వాక్యము వాక్యమునకు అర్ధదర్శనము బయలుదేర్చున్నాయి. రుక్ యజుర్ సామవేద రూపిణిగా త్రయీ విద్య అని కార్యసిద్ధి కొరకై నాలుగవది అథర్వణ వేదము గాను పరికీర్తించబడుతోంది. రుచో యజుంషి సామాని అథర్వాంగరసస్తథ చాతుర్హోత్ర ప్రధానత్వాలింగాదిత్రితయం త్రయీ అథర్వాంగిరసం రూపం సామరుగ్యజురాత్మకం. రుచో యజుంషి సామాని అథర్వ అంగిరసః తథ చతుర్హోత్ర చతుహోత్ర ప్రధానత్వాత్ లింగాదిత్రితయం త్రయీ అథర్వ అంగిరసం రూపం సామరుగ్యజురాత్మకం. నాలుగు వేదములను రుక్యజుర్ సమథర్వ అంగిరసములు అని కూడా అంటారు. నాలుగవది అథర్వణ హోతవిధి, కార్యక్రమమును నడిపే విధి విధాన నిషేధ విశేష ప్రాధాన్యము. లింగాది త్రితయం త్రయీ కేవలమగు తత్వము నుండి త్రివిధములగు త్రివేదములు త్రిగుణములు త్రికాలములు త్రియవస్థలు జనిస్తున్నాయి. అంగిరస రూపమగు అథర్వణ వేదము కూడా రుక్యజుర్ సామవేదాత్మకమే. తథా దిశంత్యభిచార సామాన్యేన పృథక్ పృథక్ ఏకవింశతి శాఖాయా ముగ్వేద పరికీర్తిత, తథా వింశతి ఆభిచార సామాన్యేన పృథక్ పృథక్ ఏకవింశతి ఇరవై ఒక్క శాఖాయాం ఋగ్వేద పరికీర్తిత. ఋగ్వేదములో అభిచార ప్రాధాన్యంచేత హోమద్రవ్య విశేష ప్రాధాన్యములచేత వేరువేరు విభాగములుగా ఇరవై ఒక్క శాఖలు అభివర్ణితమై ఏర్పడినవై ఉన్నాయి. ఋగ్వేదము బహుతరంగా మంత్ర ఋక్కుల విభాగము. శతం చ నవశాఖాసు యజుషమేవ జన్మన, శతం చ నవశాఖాస్యః నూట తొమ్మిది యజుషాం ఏవ జన్మన. అదేవిధంగా యజుర్వేదంలో నూట తొమ్మిది శాఖలు ఏర్పడి ఉన్నాయి. విధి విధానముల ప్రాధాన్యము. సామ్నః సహస్రశాఖాః స్యః సామ్నః సహస్రశాఖాస్యః, ఒక వెయ్యి సామవేదము ఒక వెయ్యి శాఖలు. అథర్వణ వేదములో యాభై శాఖలు ఉన్నాయి. అథర్వణము శాంతి సాత్విక భావములు దైవీ సంపద యొక్క ప్రాధాన్యత కలిగి ఉన్నది. పంచశాఖ అథర్వణ వైఖానసంతస్తస్మిన్నాదౌ ప్రత్యక్ష దర్శనం స్మర్యతే మునిభిర్నిత్యం వైఖానసమతః పరం. పంచాశత్ శాఖ అథర్వణ యాభై వైఖానసం అతః తస్మిన్నాదౌ ప్రత్యక్ష దర్శనం స్మర్యతే మునిభ్యః నిత్యం వైఖానసం అతః పరం. వైఖానసము అర్చన విభాగము అనునది ప్రత్యక్ష దర్శనము. సమస్తము సీతాదేవి తత్వముగా దర్శించు ఉపాసన వైఖరి విధానము వైఖానసము. శబ్ద బ్రహ్మమునకు ఆవలగల సీతాదేవి మూల ప్రకృతి తత్వమును మునీశ్వరులు ఎల్లప్పుడూ ఉపాసిస్తూ గానం చేస్తూ ఉంటారు. కల్పో వ్యాకరణం శిక్ష నిరుక్తం జ్యోతిషం ఛంద ఏతాని షడంగాని. కల్పో వ్యాకరణం శిక్ష నిరుక్తం జ్యోతిషం ఛందః ఏతాని షడంగాని షట్ ఆరు అంగాని. వైఖానస వ్రతము శబ్దోపాసన యొక్క స్మరణ తరువాత షడంగములు. ఒకటి కల్పము వ్రతకల్పము నిబంధనములు. యుగయుగాంతరకాల విశేషములు న్యాయము తగవు తీర్పు తత్వశాస్త్రము. రెండు వ్యాకరణము వాక్య విభజన నియమములు శబ్దలక్షణములు. మూడు శిక్ష విద్యాభ్యాసము బోధనా విధానము వేదస్వరముల బోధ. నాలుగు నిరుక్తము పదముల అవయవార్థ వివరణ శాస్త్రము వేదమంత్రోక్త శబ్దములకు అవయవార్థములు. ఐదు జ్యోతిషము జ్యోతిశాస్త్రము సూర్యుడు నవగ్రహములు నక్షత్రమండలముల సంచారములు తెలియజేయు శాస్త్రము. కాల నియమానుసారం వేదముచే విధించబడిన కర్మలకు ఉచిత కాలము కర్మఫల ఉపాయములు చెప్పు శాస్త్రము. ఆరు ఛందస్సు పద్యలక్షణము చెప్పే శాస్త్రము. శ్లోక లక్ష్యములు ఇవి షడంగములు. ఉపాంగమేనం చైవ మీమాంసాన్యాయ విస్తర ధర్మజ సేవితార్థం చ వేదవేదోధికం తథా నిబంధాః సర్వశఖా చ సమయాచార సంగత్యః ధర్మశాస్త్రం మహర్షిణామంతకరణ్ సంభృతం ఇతిహాసపురాణాఖ్యముపాంగం చ ప్రకీర్తితం ఉపాగం అయనం చ ఏవ మీమాంసా న్యాయ విస్తరః ధర్మజ్ఞ సేవితార్థం చ వేద వేదో అధికం తథా నిబంధాః సర్వశఖా చ సమయాచార సంగత్యః ధర్మశాస్త్రం మహర్షిణా అంతఃకరణ సంభృతం ఇతిహాస పురాణాఖ్యం ఉపాంగశ్చ ప్రకీర్తిం వేద ఉపాంగములు మీమాంస కర్మకాండను జ్ఞానకాండను సమన్వయపూర్వకంగా ప్రతిపాదించు శాస్త్రము. న్యాయము తగవు తీర్పు తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, ధర్మశాస్త్రము పరస్పర సానుకూల్యంగా అంతఃకరణ శుద్ధికై చాతుర్వర్ణ్య జీవులు ఆచరించవలసినవిగా ఋషులచే చెప్పబడే సమయ ఆచారములు. సాంఘిక సంబంధమైన పరస్పర సానుకూల్య కర్మలు, మునులచే లోక శ్రేయస్సు కొరకు ప్రవచించబడే అంతఃకరణ వృత్తుల సంస్కరణములే ధర్మశాస్త్రము. ఇతిహాసములు, పురాణములు కూడా వేదోపాంగములుగా చెప్పబడుచున్నాయి, కీర్తించబడుచున్నాయి. వాస్తువేదో ధనుర్వేదో గాంధర్వశ్చ తథామునే ఆయుర్వేదశ్చ పంచేతే ఉపవేదాః ప్రకీర్తితాః. వాస్తువేదో ధనుర్వేదో గాంధర్వశ్చ తథా మునయః ఆయుర్వేదశ్చ పంచేతే ఉపవేదాః ప్రకీర్తితాః. పంచ ఉపవేదములు: ఒకటి వాస్తు వేదము గృహ నిర్మాణ శాస్త్రము, రెండు ధనుర్వేదము విలువిద్య అస్త్రవిద్య, మూడు గాంధర్వ వేదము సంగీత శాస్త్రము, నాలుగు ఆయుర్వేదము దేహచికిత్సా శాస్త్రము, ఐదు మునివేదము ప్రాపంచక విషముల పట్ల మౌనము వహించి పరతత్వమును ఆశ్రయింపజేయు శాస్త్రము. ఇవి పంచ ఉపవేదములు. దండో నీతిశ్చ వార్తా చ విద్యా వాయుజేహ పరః ఏకవింశతిభేదోయం స్వప్రకాశః ప్రకీర్తితః. దండో నీతిశ్చ వార్తా చ విద్యా వాయుజేహ పరః ఏకవింశతి ఇరవై ఒక్క భేదో అయం స్వప్రకాశః ప్రకీర్తితః. స్వప్రకాశ శాస్త్రములు: ఒకటి దండము పనిష్మెంట్, రెండు నీతి ప్రిన్సిపల్డ్ లైఫ్, మూడు వార్తా వర్తనము, అర్ధ అనర్ధ వివేచన విద్య హిస్టోరికల్ ఈవెంట్స్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్, నాలుగు విద్య ఆత్మవిద్య, ఐదు వాయుజయము ప్రాణాయామము. ఇవన్నీ బహురూపములతో ఇరవై ఒక్క భేద రూపములతో కూడి స్వస్వరూప ప్రకాశక శాస్త్రములుగా పరికీర్తించబడుచున్నాయి. వైఖానసృషేహ పూర్వం విష్ణోర్వాణి సముద్భవేత్ త్రైరూపేణ సంకల్ప్య వైఖానసృషేహ పుర ఉదితో యాదృశః పూర్వం తాదృశం శృణు మేఖిలం. వైఖానస ఋషేహ పూర్వం విశోణాః వాణీ సముద్భవేత్ త్రైరూపేణ సంకల్ప్య ఇత్థం దేహీ విజృంభతే. మొట్టమొదట విష్ణు భగవానుని వాణి ఏ రూక్యజుర్సమత్రయీ వేదములుగా వెలువడగా వైఖానసము ఇట్ ఈజ్ ఆప్లికెబిలిటీ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ సాలిడ్ ఆఫ్ ఇట్ ఋషుల వాక్యముల నుండి బయల్వెడలుచున్నాయి. సంఖ్యారూపేణ సంకల్ప్య వైఖానస ఋషేహ పుర ఉదితో యాదృశః పూర్వం తాదృశం శృణుమే అఖిలం. ఓ దేవతలారా, విష్ణు భక్తుడగు వైఖానస మహర్షికి విష్ణుభగవానుడు ఏది సాంఖ్య యోగశాస్త్రముగా బోధించారో అట్టి విశేషములను ఇప్పుడు వివరిస్తున్నాను, వినండి. సస్వద్బ్రహ్మమయం రూపం క్రియాశక్తిరుదాహృత. ఎనిమిది సస్వద్బ్రహ్మమయం రూపం క్రియాశక్త్యః ఉదాహృత. సృష్టిలోని బ్రహ్మమయ రూపమే క్రియాశక్తి. అట్టి క్రియాశక్తియే సీతామాత యొక్క ప్రకృతి సంబంధమైన ప్రాకృత రూపము. ఈ దృశ్యమంతా కూడా సీతాదేవి యొక్క క్రియాస్వరూపమే అని చెప్పబడుతోంది. దేవి యొక్క బ్రాహ్మిశక్తి, సృష్టిస్థితి, లయశక్తి, స్వరూపము సాక్షాచ్ఛక్తిర్భగవత స్మరణమాత్ర రూపావిర్భావ ప్రాదుర్భావాత్మిక నిగ్రహానుగ్రహరూప భగవత్సహచారిణి అనపాయని అనవరత సహస్రేణి సాక్షాత్ శక్త్యః భగవతః స్మరణమాత్ర రూప ఆవిర్భావ ప్రాదుర్భావాత్మిక నిగ్రహానుగ్రహ రూప శాంతితేజో రూప వ్యక్తావ్యక్త కారణచరణ సమగ్రావయవ ముఖవర్ణ భేదభేద రూప భగవత్సహచారిణి అనపాయని అనవరత సహాయ ఆశ్రయణి సితసాక్షాత్ శక్తి భగవతీ శక్తి బ్రహ్మము యొక్క సాక్షాత్ శక్తి. ఆ సీతామాత యొక్క స్మరణ మాత్రం చేతనే సమస్తము అనుగ్రహముగా లభించగలదు. సమస్తము ఆవిర్భవింపజేయనది, సమస్తముగా ప్రవర్తింపజేయనది సీతయే. నిగ్రహ అనుగ్రహ రూపి, నిగ్రహించగల అనుగ్రహించగల దేవాది దేవి, పరమశాంతమగు తేజస్సును రూపముగా కలిగి ఉన్నట్టిది సీత. వ్యక్తం వ్యక్త కారణములు చరణములు నడవడిక కలిగినది. ఈ సమస్త జగద్దృశ్యమంతా తన యొక్క సమస్త అవయవములుగా ముఖముగా కలిగి ఉన్నట్టిది సీత. అనేకము తానే అయి ఆ అనేకములోని ఏకము తానే అయి ఉండటంచేత భేదంభేదరూపిణి, భగవంతునికి ఎల్లప్పుడూ సహధర్మచారిణి, అనపాయని, తలచినంత మాత్రంచేత సమస్త అపాయములు తొలగించినది, ఎల్లప్పుడూ సహాయ ఆశ్రయములు ప్రసాదించినది, ఉదితానుదితాకార నిమేషోన్మేష సృష్టిస్థితి సంహారతిరోధానానుగ్రహాది సర్వశక్తి సామర్థ్యాత్ సాక్షాచ్చక్తిరితి గీయతే. ఉదితమనుదిత ఆకార నిమేషోన్మేష సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాది సర్వశక్తి సామర్థ్యాత్ సాక్షాత్ శక్త్యః ఇతి గీయతే. ఉదయిస్తున్న ఉదయించని ఆకారము కలిగి ఉన్నట్టిది, కనులు మూసి కనులు తెరచినంత కాలములోనే సృష్టి స్థితి సంహారము ఉపసంహారము తిరోధానము తీసివేనది అనుగ్రహము మొదలైన సర్వశక్తి సామర్థ్యము కలిగియున్నట్టిది. సాక్షాత్ శక్తి స్వరూపిణిగా సీతాదేవికి మేము నమస్కరిస్తూ ఉంటున్నాము. ఇచ్ఛాశక్తి త్రివిధ ప్రళయావస్థాయాం విశ్రమణార్థం భగవతో దక్షిణవక్షస్థలే శ్రీవత్సకృతిర్భుత్వ విశ్రామ్యతీతి సా యోగశక్త్యః. తొమ్మిది ఇచ్ఛాశక్త్యః త్రివిధ ప్రళయ అవస్థాయాం విశ్రమణార్థం భగవతో దక్షిణవక్షస్థలే శ్రీవత్సకృతః భూత్వా విశ్రమేతి ఇతి సా యోగశక్త్యః. సీతాదేవి యొక్క ఇచ్ఛాశక్తియే ఇదంతా. అట్టి ఇచ్ఛాశక్తి మూడు విధములుగా సంప్రదర్శనమవుతోంది. ఒకటి యోగశక్తి, రెండు భోగశక్తి, మూడు వీరశక్తి. ఒకటి యోగశక్తి, సమస్తము సమిస్తూ అఖండ కేవల పరమాత్మ యందు విశ్రమించు ప్రళయకాలములో ఆ భగవంతుని దక్షిణ కుడి వక్షస్థలము నందు శ్రీవత్సాకృతి అయి విశ్రమించుచున్న శక్తి యోగశక్తి. భోగశక్తిర్భోగరూప కల్పవృక్షకామధేను చింతామణి శంఖ పద్మ నిధ్యాదినవనిధి సమాశ్రిత భోగశక్త్యః భోగరూప కల్పవృక్షకామధేను చింతామణి శంఖ పద్మ నిధ్యాది నవనిధి సమాశ్రిత. రెండు భోగశక్తి, ఆ సీతామాత యొక్క ఇచ్ఛాశక్తి భోగశక్తిగా రూపుదాల్చి భోగరూపంగా ఆగుచున్నది. ఆ భోగ ఇచ్ఛాశక్తియే మహాకాశ కల్పవృక్ష కామధేను చింతామణి శంఖ పద్మ సర్వరత్న పింగళము నిధి అనబడు నవనిధులను సమాశ్రయించినదే ఉంటోంది. భగవదుపాసకానాం కామనయ అకామనయ వా భక్తియుక్తానరం నిత్యనైమిత్తిక కర్మభిరగ్నిహోత్రాదిభిర్వా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధిభి ర్వాలమణన్వపి గోపుర ప్రాకారాదిభిర్విమానాదిభి సహ భగవద్విగ్రహార్చపుజోపకరణరచనే స్నానాధిపర్వా పితృపూజాదిభిరన్న పానాదిభిర్వా భగవత్ప్రీత్యర్థముక్త్వా సర్వం క్రియతే. భగవత్ ఉపాసకానాం కామనయ అకామనయ వా భక్తియుక్తనరం నిత్య నైమిత్తిక కర్మభ్యః. కోరికలు కలిగియుండిగాని కోరికలు లేనివారే ఉండిగాని భక్తితో కూడి జీవులు చేసే నిత్య నైమిత్తిక కర్మలకు ఫలములను అనుగ్రహిస్తూ ఉంటోంది. అగ్నిహోత్రాదిభిర్వ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధిభిర్వ లమనన్వపి గోపుర ప్రాకారాదిభ్యః విమానాదిభ్యః సహ భగవత్ విగ్రహం దచ్చ పూజాకర్మకరణేహ అర్చనేహ స్నానాదిభిర్వ పితృపూజాదిభ్యః అన్నపానాదిభిర్వ భగవత్ ప్రీత్యర్థం ఉక్త్వా సర్వం క్రియతే. సీతాదేవి తత్వము ఎరిగి ఉపాసించు అనేకమంది భక్తులు ఈ క్రింది విధానాలుగా ఆరాధిస్తున్నారు. ఆయి అగ్నిహోత్రము మొదలైన యజ్ఞ విధానముల ఆచరణతో టూ ఆష్టాంగ యోగములు అయినట్టి, ఒకటి యమము బాహ్యేంద్రియ నిగ్రహము, రెండు నియమము అంతరింద్రియములైనట్టి మనోబుద్ధి చిత్త అహంకారముల నిగ్రహము, మూడు ఆసనము ధ్యానము చేయటానికే ధారణ చేయు స్వస్తిక పద్మాంత్ ఇత్యాది కూర్చుని యుండు విధానములు, నాలుగు ప్రాణాయామము గాలి పీల్చి నిలిపి వదలు పూరకరేచక కుంభక కేవల కుంభక ఇత్యాది ప్రాణోపాసనలు. ఐదు ప్రత్యాహారము ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరల్చటము ఏకము అఖండము అగు ఆత్మాదేవి యొక్క దర్శనమునందు భావనాపూర్వకంగా నియమించటము. ఆరు ధ్యానము ధ్యాసను సర్వాత్మకుడగు పరమాత్మ యందు నియమించటము. ఏడు ధారణ ధ్యానము యొక్క చితి లేని నిశ్చలత్వము అభ్యసించటము. ఎనిమిది సమాధి అఖండాత్మయే తానే భాసించటము. ఈ అష్టాంగ యోగాభ్యాసములతో సీతాదేవిని ఆరాధిస్తున్నారు. క్రీలమనము భగవద్భక్తి ప్రేమ ప్రదర్శనము గా గోపుర ప్రాకార విమానాదులను నిర్మించి సమర్పించటము చేత ఉపాసిస్తున్నారు. ఫోర్ భగవంతుని విగ్రహమిచ్చనల పూజావిధుల చేత భగవదత్తమై కర్మల చేత స్నానాది నియమ నిష్ఠల చేత పితృదేవతా పూజల చేత అన్నపాన దానములుగా ఆరాధిస్తున్నారు. అథాతో వీరశక్తిశ్చతుర్భుజాభయవరద్ పద్మధరా కిరీటాభరణేత సర్వదేవయః పరివృత పది అథాతో వీరశక్త్యః చతుర్భుజ అభయవరద పద్మధర కిరీటాభరణాదియుత సర్వదేవయః పరివృత. మూడు వీరశక్తి సీతాదేవి యొక్క సహజ వీరరూపమగు ఇచ్ఛాశక్తియే. స్థూల సూక్ష్మకారణ మహాకారణ దేహములుగా చతుర్భుజ జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు తన భుజములు అయినట్టి చతుర్భుజ అభయ వరద పద్మధర జ్ఞానప్రసాదిత అయి నమస్కరించు వారిని అనుగ్రహించునది. కిరీటము మొదలైన ఆభరణములు ధరించునది. సర్వదేవతలచే పరివృతమై ఉన్నది. కల్పతరుములే చతుర్భిర్గజే రత్నఘటైరమృతజలే రభిషిచ్యమాన సర్వదేవతై బ్రహ్మాదిభిర్వంద్యమాన కల్పతరు మూలే చతుర్భ్యః గజేః రత్నఘటయః అమృతజలేః అభిషిచ్యమాన సర్వదేవతయః బ్రహ్మాదిభ్యః వంద్యమాన. కల్పతరువు యొక్క మూలమున నాలుగు ఏనుగులు ఆ లోకమాతను రత్న నిర్మిత ఘటములచే కుండలచే అమృతజలముతో అభిషేకము సమర్పిస్తున్నట్టిది. బ్రహ్మదేవుడు మొదలైన సమస్త దేవతలు నమస్కరిస్తూ ఉన్నట్టి పరాశక్తి స్వరూపిణి. అణిమాద్యష్టైశ్వర్యేత సమ్ముఖే కామధేనున స్తూయమాన వేదశాస్త్రాదిభిః స్తూయమాన జయాద్యప్సర స్త్రీభ్యః పరిచర్యమాణ అణిమాది అష్టైశ్వర్యేత సమ్ముఖే కామధేనున స్తూయమాన వేదశాస్త్రాదిభిః స్తూయమాన జయాది అప్సర స్త్రీభ్యః పరిచర్యమాణ అనిమ గరిమ మహిమ లఘిమ ఈసిత్వ వసిత్వ ప్రాకమ్య ఇచ్ఛా అనబడే అష్టసిద్ధులు అష్టైశ్వర్యములుగా కలిగి ఉన్నట్టిది ప్రసాదించునది. ఎదురుగా కామధేనువు నిలబడి స్తుతిస్తూ ఉన్న రూపము వేదములచే శాస్త్రములచే అభివర్ణించబడుచున్న తత్వము జయ విజయ మొదలైన అప్సరశాస్త్రీలచే పరివృతమైనది ఇట్టిది సీతాదేవి వీర రూపము. ఆదిత్యసోమాభ్యాం దీపాభ్యాం ప్రకాశ్యమాన తుంబురునారదాదిభిర్గాయమాన రాకాశినివాలిభ్యాం ఛత్రేణహ్లాదిని మాయాభ్యాం చామరేణ స్వాహాస్వధాభ్యాం వ్యజనేన ఆదిత్యసోమాభ్యాం దీపాభ్యాం ప్రకాశ్యమాన తుంబురునారదాదిభ్యః గీయమాన రాకాశినివాలిభ్యాం ఛత్రేణ హ్లాదిని మాయాభ్యాం చామరేణ స్వాహాస్వధాభ్యాం వ్యజనేన. ఇంకా కూడా సూర్యచంద్రులను తన యొక్క తేజస్సుచే దీపమువలె వెలిగించునది. తుంబురుడు నారదుడు మొదలైన దేవఋషి గణముచే స్తుతించబడునది. రాకాశినివాలి అనే ఛత్రములతో అలంకృతమైనట్టిది హ్లాదిని అనే తన యొక్క మాయచామరము వింజామరము చే సేవించబడునది. స్వాహాస్వధా మొదలైన సమర్పణ శబ్దములచే ఈ తల్లి సీతాదేవి యొక్క సహజమగు స్వాభావిక తాత్విక రూపమే పూజించబడుతోంది. భృగుపుణాదిభిరభ్యచ్యమాన దేవీ దివ్యసింహాసనే పద్మాసనరుఢ సకలకారణకార్యకరి లక్ష్మీర్దేవస్య పృథభవనకల్పన భృగుపుణ్యాదిభ్యః అభ్యచ్యమాన దేవీ దివ్యసింహాసనే పద్మాసనరుఢ సకలకారణకార్యకరి లక్ష్మీర్దేవస్య పృథక్భవనకల్పన భృగు మొదలైన పుణ్యపురుషులగు మహర్షులచే పూజింపబడు దేవి దివ్య సింహాసనముపై పద్మాసనము ధరించి అధిష్ఠించియున్న లోకపాలిని సకల కార్యకారణకర్తృత్వములు తనవే అయినట్టి మూల ప్రకృతి రూపిణి లక్ష్మీదేవి యొక్క అంతఃపురములో శ్రీదేవి అయి విరాజిల్లునది. అలంచకార స్థిర ప్రసన్నలోచన సర్వదేవతయః పూజ్యమాన వీరలక్ష్మీరితి విజ్ఞాయత ఇత్యుపనిషత్ అలంచకార స్థిర ప్రసన్న లోచన సర్వదేవతయః పూజ్యమాన వీరలక్ష్మ్యః ఇతి విజ్ఞాయత. సర్వాలంకారకృత స్థిరస్వరూపిణి ప్రసన్నము ఆనందము తో కూడిన కళ్ళు కలిగినది సర్వదేవతలకు పూజనీయము. అగు సీతాదేవి యొక్క ఇచ్ఛారూపమగు వీరలక్ష్మీదేవి స్వరూపమును సర్వదా ఎరుగుచూ దర్శిస్తూ ఉపాసిస్తూ శరణు వేడుచున్నాము. ఇతి సీతోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఇతి సీతోపనిషత్ సమాప్త. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.